మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నీడేలను ఏలను మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను నీడేలను ఏలను పిలువని కనులే పిలిచెను నల్నే పలుకని జాబిలి వలచెను నల్నే అందాలేవో అలలై ఆడే ఆహా